నువ్వు వంద సార్లు వెళ్ళి నట్టిదారే, ఇక నీతో ఉంటే కొత్తగానే మారే. ఏముందే నీలోనా, ఏమైందే నాలోనా? ఒకనాటి దూర దూరాలన్ని నేడే, నువ్వు చెంతే ఉంటే చేరువైపోయేనే. ఇక నీతో ఉంటే కొత్తగానే మారే. ఏముందే నీలోనా, ఏమైందే నాలోనా? తడవని లేదే, ఈ గోలనులో మునగని లేదే, ఈ గీరులను కలగనలేదే, ఈ కలలను కలవని లేదే. ఇలాని వెనకని తిరిగా భలేగా చిగురులు తుడిగా సుమించా ఫలించా తరించా. సార్లు వెళ్ళి నట్టిదారే, ఇక నీతో ఉంటే కొత్తగానే మారే. ఏముందే నీలోనా, ఏమైందే నాలోనా? ప్రతిరోజు రోజు ఎన్నో చూసి చూపే, ఈ రోజు ఏదో చూడంది చూసిందే. ప్రతిరోజు రోజు వీచే చల్లగాలే, ఇవాళ ఎన్నో గంధాలే చల్లిందే. ఏమైందే తుమ్